295 హ్రీంకారాధ్వర దక్షిణ సం బా హ్రీంకారాధ్వర దక్షిణ హ్రీంకార ఏవ అధ్వర యజ్ఞ తస్య దక్షిణ సమాప్తి సాధనం దక్షిణాయాం దత్తాయాం యజ్ఞ సమాదర్శనాత్ హ్రీంకారస్యాపి జప యజనాత్మకతయా అధ్వానం రాతి గచ్చతీత్యధ్వర మార్గ సాధక ఇత్యర్థః దక్షిణాపదం ఫలవాచి ఋత్విగ్ 431 శంకర గ్రంథరత్నావళి వ్యాపారాణం దక్షిణాఫలత్వదర్శనాత్ హ్రీంకారాధ్వరస్య హ్రీంకార జపయజ్ఞస్య దక్షిణాఫలసాధనీభూత పురుషార్థరూప అథవా హ్రీంకారాధ్వరస్య దక్షిణ పత్ని మఖస్య దక్షిణాపత్ని ఇతి వచనాత్ జ్ఞానయజ్ఞేన తేనః మిష్టః స్యామితి మే మతయః ఇతి భగవద్వచనాత్ హ్రీంకార వ్యార్థ జ్ఞానమేవ హ్రీంకారాధ్వరః హ్రీంకార జ్ఞానయజ్ఞ ప్రధానం దక్షిణామభే ఇతి వచనాత్ దక్షిణావత్ఫలభూత స్వేన ప్రధానభూతేతి వా దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ ఇత్యుచ్యతే వ్యక్తద్రవ్యస్య అగ్నౌ ప్రక్షేపః హోమః పృథ్విగుద్దేశేన వేద్యామర్థ విభాగో దక్షిణ అర్థిభ్యః వేద్బహిర్దేశేర్థ విభాగో దానమితి తేషాం భేదః ఓం హ్రీంకారాధ్వర దక్షిణాయే నమః ఆం వి హ్రీంకారమే అధ్వరము యజ్ఞము ఆ హ్రీంకారధర్మునకు దక్షిణ అనగా సమాప్తి సాధనము దక్షిణ ఇవ్వబడగానే యజ్ఞ సమాప్తి కనబడుచున్నది పి హ్రీంకార జపము గూడా అధ్వర రూపమైన దగుటచేత మార్గ సాధకమని యర్థము అధ్వానం రాతి గచ్చతీతి అధ్వరమార్గమును సూచించినదిగాన అధ్వర మనబడును 432 లభి రాత్రిసతి భాష్యం యజ్ఞము మార్గసాధక మని భావము రూత్విక్కులు చేయు వ్యాపారములకు దక్షిణయే ఫలముగా కన్పట్టుచున్నందున దక్షిణాపదము ఫలవాచకమని తెలియవలేయును హ్రీంకార జపయజ్ఞమునకు దక్షిణ అనగా పరమపురుషార్థమైన మోక్షరూప ఫలమునకు సాధనభూతురాలుగాన పరదేవత హ్రీంకారాధ్వర దక్షిణ యని ధ్యాతవ్యయగుచున్నది అథవా హ్రీంకార మను అధ్వరము యొక్క దక్షిణ అనగా పత్నిగాన పరదేవత హ్రీంకారాధ్వర దక్షిణ యను నామముతో తేజరిల్లుచుండును మఖస్య దక్షిణ పత్ని యను వచనము వలన ఈ విషయము అవగత మగును జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టః స్యామితి మే మతయః అజ్ఞానయజ్ఞము చేత నేను సేవింపబడుచున్నానని నా నిశ్చము అను భగవద్వచనము వలన హ్రీంకారల్యర్థమైనర్థమైన జ్ఞానమే హ్రీంకారాధరమని జ్ఞానయజ్ఞమని స్పష్టమగుచున్నది ప్రధానం దక్షిణామఖే యజ్ఞమునందు దక్షిణయే ప్రధానమని చెప్పునట్టి వచనము వలన దక్షిణ వలె ఫలభూత మగుటచేత పరమేశ్వరి ప్రధానురాలుగాన హ్రీంకారాధ్వర దక్షిణయను నామము పరమేశ్వరి యందు అన్వర్థము దేవతను ఉద్దేశించి చేయు ద్రవ్యత్యాగమే యాగమని చెప్పబడును త్యాగము చేసిన ద్రవ్యమును అగ్నియందుంచుట హోమమనుబడును ఋత్విక్కులను ఉద్దేశించి వేది యజ్ఞవేదిక యందు చేయు అర్థవిభాగమే ధనమును ఆయాయధికారులకు శాస్త్రవిహితముగా పంచి ఇచ్చుటయే దక్షిణ బడును యజ్ఞవేదికకు బహేహ ప్రదేశమునందు యాచకులకు ధనమును పంచి ఇచ్చుటయే దానమనబడునని యాగ హోమ దక్షిణ దానభేదములను గ్రహించవలేయును వీనిలో దక్షిణ ప్రధానమైనదిగాన శ్రీ పరాభట్టారిక హ్రీంకారాధ్వర దక్షిణాయని ప్రస్తుయమాన యగుచున్నది